ஏய் ஸ்ரீராம், ஸ்ரீராம சரணம் மம பிரிய ஆத்மா பந்துலரா. ஸ்ரீமத் வால்மீகி ராமாயணంలో 4 సర్గలు అయిపోయినవి. ఇవి పూర్వరంగము, అంటే రామాయణ కథ ఆరంభానికి ముందు, రచనకు ముందు జరిగినటువంటిది ఇదంతా. అయితే వాల్మీకి మహర్షి మరి ఎలా రాశాడు అని ఇక్కడ కొందరు సందేహాన్ని వెలిబుచ్చి వారే సమాధానం కూడా చెప్పారు. అంటే అది జరిగింది రామాయణ కథ, ఆయన మరి రాసేటప్పుడే ఇలా కుశలవులు గానం చేస్తారు అని రాశాడా, లేకపోతే మరి రచన అయిన తర్వాత, రామాయణము అయిన తర్వాత వాళ్ళు గానం చేశారా అనుకుంటూ రెండు రకాలుగా చెప్పారు. భవిష్యత్తు తెలిసినటువంటి వాడు కనుక ఇలా జరగబోతుందని ముందే రాశాడని కొందరు అంటారు. అలా కాదు, ఆ తర్వాత ఆయన కానీ ఆయన శిష్యులు కానీ తర్వాత రాసి ఉంటారు అని మరికొందరు అంటారు. ఎలా చెప్పుకున్నా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇప్పటికీ రచనలు జరిగినటువంటివి మనం చూస్తూనే ఉంటాం. చాలామంది రాసేటటువంటి రచనల్లో మొదట ముందు మాటలు అంటూ అవన్నీ తర్వాత వారు రాసిన తర్వాతే రాస్తూ ఉంటారు అందరూ. వారు కూడా అలాగే ఆ మొదటి పీఠిక అనేది ఎలాగూ పుస్తకానికి ముందున్నా రాసేది తర్వాత కావచ్చు, మరికొందరు ముందు రాస్తుంటారు అని కూడా అంటుంటారు. అది విశ్వనాథ సత్యనారాయణ గారు అలా ముందే చెప్పేవాడు అని, కొన్ని కొన్ని అన్నీ మనకు తెలియదు. అలా ఒకసారి ఆయన ముందు చెప్పినవి అంతా అయిపోయిన తర్వాత రాస్తూ ఉంటే ఎక్కడో ఒక పద్యాన్ని మర్చిపోయాడట. ముందు చెప్పిన దాంట్లో ఆయన శిష్యుడు ఒక ఆయన గుర్తు చేస్తే దానికి సంతోషించాడు, నాకంటే నీకే ధారణ శక్తి ఎక్కువ అని. అలా ఆయన రాసినటువంటివి ఘట్టాలు ఘట్టాలే కంఠస్థం చేసేవాళ్ళట ఆయన శిష్యులు, ఇలా కొందరు చెప్తూ ఉన్నారు. మరి ఈనాడు ఈ ప్రజ్ఞ మరి ఈయనలోనే ఉన్నప్పుడు ఆనాడు ఆ ప్రజ్ఞ వాల్మీకిలో కూడా ఉండవచ్చేమో, ఇలా జరగవచ్చు అని ఆయన కూడా ఊహించి రాయవచ్చు, లేదా తర్వాత అయినా రాయవచ్చు అంటూ అటు ఇటు కూడా చెప్పారు. సందేహాలు ఉన్నటువంటి వారు ఎవరికి ఎలా అనిపిస్తే వారు అలా తీసుకోవచ్చు. ఇక మొత్తం పూర్వరంగం అంతా అయిపోయి వినడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నారు రామచంద్రస్వామి. కథానాయకుడైనటువంటి ఆయనే వింటున్నాడు చాలా అద్భుతమైన సన్నివేశము. మరి ఆయన కథ ఆయన కుమారులు పాడుతూ ఉంటే ఆయనే వింటాం. మరి భారతం ఉంది అంటే ఆ జనమేజయుడు ఆ పాండవుల వంశంలో ఆయన పరీక్షిత్ కుమారుడు వింటాడు ఆ పూర్వుల కథలు అవన్నీ కూడా. అలాగే మహాభాగవతాన్ని పరీక్షిత్తు వింటాడు సుఖమహర్షి చెప్తూ ఉంటే. అక్కడ ఇలాంటివే వస్తుంటాయి, ముందు రాశారా తర్వాత రాశారా ఇవన్నీ వెనక రాసినా ముందు రాసినా తర్వాత వాళ్ళు కూడా రచనలు చేస్తూనే ఈనాటికి మనకు అంది వచ్చేటటువంటివి ఇలా ఉంటూ ఉన్నాయి అని అంటే చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు కూడా జరిగిపోతూ ఉన్నాయి కథల్లో. ఈనాటికి చూస్తూనే ఉన్నాం కథలు ఎన్నింటిలోనూ మార్పులు. మరి అవన్నీ జరిగాయే, వాటిని గురించి ఏమీ కాదు. మనకి ఈ కథలు వినడం ద్వారా మనలో మార్పు రావాలి. ఎవరికి వారికే అది వింటే పుణ్యము అని అంటే ఆ పుణ్యము అనేది ఏదో మనకి తెలియకుండా ఎక్కడో మన అకౌంట్లో పడిపోతుంది అనుకున్నట్టుగా ఉంటాం. మన మనస్సుని పక్వం చెయ్యాలది. అలా అయినప్పుడే అది పుణ్యము అవుతూ ఉంటుంది. కనుక ఇలా పూర్వరంగం అంతా సిద్ధమైపోయి రాముడు సోదరులతో తల్లులతో అయోధ్యావాసులు ఇంకా చాలామంది వినటానికి వచ్చేటటువంటి వారు అలా ఎందరో శ్రోతలు వినేవారు కూర్చొని ఉన్నారు. ఆ వీణలు స్వరాన్ని కూర్చారు ఆ ఇద్దరు కూడా అన్నదమ్ములు లవకుశులు. సినిమాలో కూడా చాలామంది చూసే ఉంటారు అవన్నీ. అవి చిన్న చిన్న పాటల్లాగా రామకథ మొత్తాన్ని వినిపిస్తారు, బాగానే ఉంటుంది. సంవత్సరం పైగానో ఏమో చాలా థియేటర్లలో ఆడింది అంటారు మరి ఆ లవకుశ అనే సినిమా. అయితే అది ఈ కాలానికి చక్కగా సరిపోయింది. మరి ఆ కాలంలో ఆనాడు రామునికి ఆ భాషలో, ఆ సంస్కృత భాషలో వారు వినిపించారు. వినేవారు కూడా అర్థం చేసుకోగలిగిన వారే అందరూ విన్నవాళ్ళు. లేకపోతే మరి కూర్చోలేరు కదా ఏమీ తెలియకుండా. ఆ కాలంలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది కనుక అందరూ కూడా సంస్కృతాన్ని తెలుసుకున్న వాళ్ళే అయి ఉంటారు. దేవభాష, గొప్ప భాష, ఆత్మభాష అంటారు దీనిని. మనము ఏ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ లోకాల్లోనైనా సరే, ఏ జన్మలో ఉన్నా, ఎలా ఉన్నా, ఈ భాష అందరికీ కూడా సాధారణీకరణము అంటే సామాన్యంగా అందరికీ, ఆత్మలన్నింటికీ ఇదే సంవేద్యం అంటే తెలియవచ్చేది. అద్భుతమైనటువంటి భాష. దానిలో వాళ్ళు పాడుతూ ఉన్నారు. ఇక మనం చదువుకుంటూ అవసరమైన చోట చెప్పుకుంటూ ముందుకు పోదాం. ఏ శ్లోకాలనేమి విడిచిపెట్టడం ఉండదు. మొత్తము శ్లోకాలన్నీ 20,000 21,000 ఉంటాయి. ఆ పట్టాభిషేకం వరకు అన్నీ చదువుకుంటూనే వెళ్ళిపోతూ మధ్య మధ్యలో విశేషాలు ఉన్న చోట చెప్పుకుంటూ నడుస్తూ ఉంటుంది కదా భాగం అంతా. జై సీతారాం. సర్వాపూర్వమియం ఏషాం ఆసీత్ కృత్స్న వసుంధర ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినాం ఏషాం స సగరో నామ సాగరో యేన ఖానితః షష్టిః పుత్ర సహస్రాణి యమ్యాంతం పర్యవారయన్ ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతం తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః. సభాసదులారా, ఇది సర్వ ఈ వసుంధర చాలా భూమి అంతా కూడా సకల శుభములతో ఉన్నటువంటిది. ప్రజాపతి మనువు ఆయన సూర్యుని కుమారుడు, ఆయన కట్టించినటువంటిది అయోధ్య పట్టణము. ఆయన వంశంలో ఇక్ష్వాకువు మొదలైన వారందరూ కూడా పుట్టినటువంటి వారు మహాపురుషులు. సగరుడు చాలా విఖ్యాతి చెందినటువంటి చక్రవర్తి. వారి చరిత్రలు, రాజుల చరిత్రలు, ధర్మ కామార్థ సహితం శ్రోతవ్య మనసూయయ కోసలో నామ ముదిత స్ఫీతో జనపదో మహాన్నివిష్ట సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్. ఇది ధర్మ కామ అర్థ, ఈ పురుషార్థములను ఇచ్చేటటువంటిది వినేటటువంటి వారికి అనసూయ అసూయ లేకుండా వినండి అంటూ ఉన్నారు. అసూయ అంటే ఆ గుణములలో దోషాన్ని ఆరోపించటం. ఇది చాలా కష్టం ఈ గుణము. ఇప్పటికీ ఎందరో ప్రతిదాని యందు ఏదో ఒక రకమైనటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ, సందేహం వ్యక్తం చేసినందు వలన వచ్చే నష్టం లేదు, వీరి అభిప్రాయంతో కొలబద్దగా గడతారు. చరిత్రలు జరిగిపోయినటువంటివి, ఇలా జరిగి ఉంటే అనుకుంటే అది ఇలా చేసి ఉంటే ఆయన అలా ఎందుకు చేయలేదు, ఇట్లా అడుగుతుంటారు. అలా చేసేది ఇది చరిత్ర కాదు. ఎలా చేస్తారు, జరిగిపోయిన దానికి, ఇప్పుడు జరగబోయే దానికి ఎవడైనా ఏమన్నా చేయగలరా చెప్పండి. ఏదైనా సరే ఒక వస్తువుని అమ్ముకున్నవాడు అవసరానికి అమ్ముకున్నాడు, రేటు పెరిగితే అమ్ముకున్నవాడు ఏడుస్తాడు, కొన్నవాడు సంతోషిస్తాడు. ఆ రేటు తగ్గిందనుకోండి, అమ్ముకున్నవాడు ఆనందపడతాడు, కొన్నవాడు బాధపడతాడు. అయ్యో కొనకుండా ఉంటే పోయేది అంటే కొనకుండా ఉంటే సాధ్యమా, ఇలా చేయకుండా ఉంటే, అలా చేయకుండా ఉంటే, అది అసాధ్యం. జరిగిపోయిన దానికి ఎవరేం చేస్తారు, అది కాదు గతం గత, జరిగిపోయింది, జరిగిపోయిన దాన్ని అనుభవాన్ని తీసుకుని వర్తమానంలో తెలుసుకొని పనులు చేసుకుంటూ ఉండాలి, భవిష్యత్తుని ఊహించుకోవాలి, ఇది చేయాల్సింది. కనుక ఈ అనసూయ అంటే అసూయ లేకపోవడం అనేది చాలా గొప్ప గుణం. అది ఒక్కటి ఉంటే చాలు, తరించిపోతాడు మానవుడు. కనుక అనసూయ అసూయ లేకుండా వినండియ్యా, విన తగినది అంటూ ఉన్నారు. కోసలము అనేటటువంటి జనపదము, జనపదము అని అంటే దేశము, కోసల దేశము. దాంట్లో సరయూ నది ఒడ్డున అయోధ్యానామ నగరీ, అయోధ్య అనేటటువంటిది పట్టణము, దానికి ముఖ్య పట్టణము కావచ్చు, రాజధాని. తత్రాసిల్లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురీ నిర్మిత స్వయం ఆయత దశచద్వే చ యోజనాని మహాపురీ శ్రీమతి త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథ. వారికప్పుడు యోజనాల కొలతలు అవి ఎలా ఉండే అనేది ఇప్పటికేమీ అవగాహన కావటం కష్టము. ఆ కొలతలన్నీ ఎలా అంటే, దశద్వే 12 యోజనముల పొడవు, త్రీణి 3 యోజనముల వెడల్పుతో ఉన్నదట అంత పట్టణం అది. రాజమార్గేణ మహత సువిభక్తేన శోభిత, రాజమార్గాలు ఇప్పుడు అంటూ ఉంటారు కదా ఏదో 100 అడుగుల రోడ్లని, అట్లా పెద్ద పెద్ద రాజమార్గాలు ఉండేవి. ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్య సహా తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన. రోజు కూడా కల్లాపులు జల్లుతూ ఉంటారట ఆ రోడ్లు. ఆ రోడ్లు అంటే ఇప్పుడు ఇలా కాంక్రీటు కాదు, తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు కాదు, మట్టి రోడ్లే. మరి రోజు నీళ్లు జల్లితే మట్టి రోడ్లు అయితేనే కదా, అలా జల్లుకుంటూ శుభ్రంగా ఉంచుకునేవాళ్ళు, ముగ్గులు వేసుకుంటూ ఉండేవాళ్ళు. పురీ మావా పయామా సదివం దేవపతిరి యథా దశరథుడు అనే రాజు మహారాజు అయిన స్వర్గాన్ని దేవేంద్రుడు ఎలా పరిపాలన చేస్తూ ఉన్నాడో అలా చేస్తున్నాడు ఈయన. కవాట తోరణవతీం సువిభక్తాంతరాపణాం సర్వయంత్రాయుధవతీం ఉపేతాం సర్వశిల్పిభి సూతమాగద సంబాధాం శ్రీమతీం అతుల ప్రభావం ఉచ్చ అట్టాలధ్వజవతీం శతఘ్ని శతసంకులాం. తలుపులు తోరాలు యంత్రములతో కూడినటువంటిది, అలాగే సూతులు మాగధులు మేలుకొలుపులు పాడేటటువంటి వాళ్ళు, శతఘ్నులట అంటే ఇవి ఈ ఫిరంగులు లాంటివి అన్నమాట బాణాలు. ఆ బాహుబలి చూస్తుంటే దాంట్లో కనపడుతుంటాయి ఎలా వెళ్ళాయో, అవి శతఘ్నులు. అలాగే జెండాలు కట్టి ఉంచేవారు. వధూ నాటక సంఘైశ్చ సంయుక్తం సర్వతఃపురీం, నాటక సంఘాలు పాటలు పాడేవాళ్ళు ఇలా గాయకులు అందరూ ఉండేవాళ్ళు. ఉజ్జానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలాం దుర్గ గంభీర పరిఘాం దుర్గామన్యై దురాసదాం. అనేక ఉద్యానవనములు ఆ కోటలతో, పరిఘలు అంటే ఆ కోటలు దాటడానికి వీలు లేకుండా ముందు నీళ్లు గుంటలు తవ్వి ఉంచుతారు, నీళ్లు వచ్చేసి ఉంటాయి, దాని మీద ఒక బల్లకట్టు లాంటిది వాళ్ళు పరుచుకుంటూ ఉంటారు జనం తిరిగేటప్పుడు, తర్వాత దాన్ని మూసేస్తూ ఉంటారు. అలా వాజి వారణ సంపూర్ణ గోభిరుష్టై కరైస్తథా సామంతరాజ సంఘైశ్చ బలిభి కర్మభిరావృతం నానాదేశ నివాసైశ్చ వణిగ్భిరుపశోభితాం ప్రసాదైరత్న వికృతై పర్వతైరుపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణం ఇంద్రస్యేవ అమరావతీం. గుర్రములు, ఏనుగులు, ఆవులు, ఒంటెలు, గాడిదలు అంటే బట్టలు అవి తీసుకు పరిమార్జనం చేయటానికి, ఇలా వారి వారి కాలనీలు వేరువేరుగా ఉంటాయి. అలా వాటి రక్షణశాలలు, అలా దుర్గములు, సామంతరాజులు అందరూ కూడా అక్కడ పట్టణంలో నివసిస్తూ ఉండేవాళ్ళు. వైశ్యులు వ్యాపారాలు చేసేటటువంటి వారు, పెద్ద పెద్ద మేడలు. అలాగే ఇంద్రుని అమరావతి ఎలా ఉన్నదో అలా ఉన్నది అంటూ ఉన్నారు. చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణైర్యుతాం సర్వరత్న సమాకీర్ణం విమాన గృహశోభితం. బంగారు ఆభరణాలతో ఉన్నారందరూ కూడా, రత్నములు, అలాగే మంచి ఇళ్ళు, ఆ పైన కట్టినటువంటి విమానము అంటారు ఇంటికి పైన కట్టేటటువంటిది, అంతస్తులు కూడా కట్టి ఉంచినటువంటిది. గృహగాఢామ అవిచ్ఛిద్రాం సమభూమ ఉనివేశితాంశాలి తండుల సంపూర్ణం ఇక్షుకాండరసోదకాం దుందుభీభిర్మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా నాదితాంబ్రుసమచ్చర్ధం పృథివ్యాం తాం అనుత్తమాం నాం విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి సునివేశిత వేష్మాంతాం నరోత్తమ సమావృతాం ఏ చ బాణైర్న విజ్జంతి వివిక్తం అపరాపరం శబ్దవేజ్యం చ వితతం లఘుహస్తా విశారదాః సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే. హంతారో నిశితశస్త్రైర్బల బలాద్ బాహుబలాదపి తాదృశానాం సహస్రైస్తమభిపూర్ణాం మహారథైః పురీమావాసయామాస రాజా దశరథస్తదా. ధనము, ధాన్యము, చెరుకు ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి పంటలు, తృణధాన్యాలు, మినుములు, పెసలు లాంటివి, ఇంకా ఇలాంటివి నిండుగా ఉన్నటువంటిది, దుందుబులు, భేరీలు, మృదంగములు, మధ్యలలు, వీణలు, తప్పెట్లు ఇలాంటివి వాయించేటటువంటి వాళ్ళు నిత్యము కూడా మంగళ ఘోషతో ఉండేది. మంగళవాద్యముల ఘోషతో అలా బాణములు వేసేటటువంటి వారు, శబ్దవేధులు అంటే శబ్దాన్ని బట్టి బాణాలు వేసి కొట్టేవాళ్ళు, ఎన్నో విధాలైన యుద్ధ విశారదులు, సింహములను, వ్యాఘ్రములను, అడవి పందులను కూడా వేటాడేటటువంటి వాళ్ళు, ఎందరో భటులు, అన్ని యుద్ధ విద్యలయందు ఆరితేరినటువంటి వాళ్ళు, మహారథులు ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అక్కడ. అటువంటి పురి దశరథుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అనుష్టుపుతో వచ్చి ఇక్కడ ఈ సర్గ అంతము అంటే చివరిలోకి వచ్చింది. ఇక్కడ వృత్తం మారిపోతూ ఉంటుంది. ఇలా రాస్తాను అని చెబుతాడు ఆయన. తామగ్నిమద్భిర్గుణవద్భిరావృతాం ద్విజోత్తమైర్వేద షడంగ పారగైః సహస్రదై సచ్చరతైర్మహాత్మభిర్మహర్షి కల్పైః ఋషిభిశ్చ కేవలైః. అగ్ని వంటి శుచి కలిగినటువంటి వాళ్ళు, గుణములు కలిగినటువంటి వాళ్ళు, వేదములను, వేదాంగములు, వ్యాకరణ కల్ప శిక్షా జ్యోతిషాదులను చదివినటువంటి ద్విజులు, ద్విజులు అనంటే ఉపనయనం చేసుకున్నటువంటి వారు, చదివేవారు అని అర్థం. చదువుకునే వాళ్ళు అందరూ కూడా అన్నీ చదివేవాళ్ళు, వేదములు, వేదాంగములు ఇలా. సత్యరతులు అందరూ కూడా సత్యమునే పలికేటటువంటి వారు, అలా శాంతము, దాంతము మొదలైనటువంటి గుణములు కలిగినటువంటి మహాత్ములు, మహర్షులతో సమానమైనటువంటి వారట. మహర్షి కల్పులు అంటే కల్పులు అంటే వారితో సమానం, ఋషులతో సమానమైన ఇంద్రియజయం కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు, ఇటువంటి వారందరూ కూడా ఉన్నారు అయోధ్యయందు అని చెప్పారు. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే పంచమ సర్గ. ఇది రామాయణం బాలకాండలో 5వ సర్గ. ఇక్కడ నుంచి ఆరంభమైనటువంటిది, 4 సర్గలు ముందు నడిచినవి అని చెప్పుకున్నాం కనుక, ఇంత గొప్ప చరిత్రని శ్రద్ధగానే చదువుకుంటూ ఒక అక్షరం కూడా పొల్లిపోకుండా చదువుతాను. అలా వింటూ ఉండండి, అలా వీలైనంత చెప్తూ ఉంటాను కనుక. అంత అవసరమైనంత చెప్తూనే ఉన్నాను. వీలైనంత అంటే మొత్తం చెప్పటం అనేది అంటే మొత్తం అంటే నాకు తెలిసినంత, వారు రాసినంత, ఇంతే. పూర్తిగా తెలియటం అనేది రామాయణానికి పూర్తిగా వాల్మీకి రచన పూర్తిగా అర్థమైనటువంటి వారు ఎవ్వరూ లేరన్నారు ఇంతవరకు. మరి అంతటి గొప్ప రచన ఆయన రాసినటువంటిది, ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నా కూడా అదో ఇంత చెప్పాం అనుకోవటమే. అలాగే ఇంత తెలుసుకున్నాం, ఎంత తెలుసుకున్నా ఇప్పుడు మనకి ఇంటి నిండా పదార్థాలు ఉన్నాయి. కుండ నిండా కూడున్నా సరే కడుపు పట్టినంతే కదా తింటారు. అలాగే మనం తెలుసుకున్న దాంతో తృప్తి పడుతూ ముందుకు సాగుతూ ఉందాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.